అత ద్వితీయాష్టక ప్రథమ ప్రశ్న ప్రారంభ. అంగిరసో వై సత్రమాసత తేషాం ప్రశ్నర్ఘం మధురాసీత్ సర్జేషేణాజీవత్ తే బ్రువన్ కస్మైన సత్రమాస్మహే ఏస్యా ఓషధేర్న జనజామహితి తే దివో వృష్టిమసృజంత యావంతస్తోకా అవాపద్యంత తావతే రోషధయో జాయంత తాజాతాః పితరో విషేణాలింబన్ తాసాహం జగ్ధారుప్యంత్యైత్ తే బ్రువన్ క ఇదమిచ్చమకరితి వయం భాగధేయమిచ్చమానా ఇతి పితరో బ్రువన్ కిం వో భాగధేయమితి అగ్నిహోత్ర ఏవ నోప్యస్తిత్యబ్రువన్ తేభ్యేతద్భాగధేయం ప్రాయచ్ఛన్ యద్ధృత్వా నిమార్ష్టి తతో వేత ఓషధీరస్వదయన్ య ఏవం వేద స్వదంతే స్మా ఓషధయః తే వత్సముపావాసృజన్ ఇదన్నో హవ్యం ప్రదాపయేతి సోహబ్రవీద్వరం వృణై దశమారాత్రేర్జాతం నదోహన్ ఆసంగమం మాత్రా సహచరాణేతి తస్మాద్వత్సంజాతం దశరాత్రేర్నదుహంతి ఆసంగమం మాత్రా సహచరతి వారే పృథగృహ్యస్య తస్మాద్వత్సగం సగం సృష్టధయగం రుద్రోఘాతుకః అగ్నిసంధాన్ధయతి ప్రజాపతిరగ్నిమసృజత తమ్ ప్రజాన్వసృజ్యంత తమభాగ ఉపాస్త సోస్య ప్రజాభిరపాక్రామత్ తమవరుత్సమానోన్వయేత్ తమవరుధన్నాశక్నోత్ సతపోతప్యత సోగ్నిరుపారమతాపి వైశ్య ప్రజాపతిరితి సర్వాటాదుదమృష్ట తద్ఘృతమభవత్ తస్మాస్య దక్షిణతః కేశాపుమృష్టాః తాంజ్యేష్ఠలక్ష్మే ప్రజాపత్యేత్యాహు యద్రరాటాదుదమృష్ట తస్మాద్రరాటే కేశా న సంతి తదగ్నౌ ప్రాగృహ్ణాత్ తద్య చికిత్సత్ జుహాని మాహౌషా నిరే తద్విచికిత్సాయై జన్మ యేవం విద్వాన్ విచికిత్సతి వసీయ ఏవ చేతయతే తమ్ వాగభ్యవదజ్జుహుధీతి సోబ్రవీర్ తస్త్వమసీతి స్వైవ దేవాగిత్యబ్రవీర్ సో జుహోత్స్వాహేతి తత్స్వాహాకారస్య జన్మ యేవగ్రస్వాహాకారస్య జన్మ వేద కరోతి స్వాహాకారేణ వీర్యం యస్యైవం విదుషస్వాహాకారేణ జుహ్వతి భోగాయైవాస్య హుతం భవతి తస్యా ఆహుత్యై పురుషమసృజత ద్వితీయమజుహోత్ సోశ్వమసృజత తృతీయమజుహోత్ సగామసృజత చతుర్థమజుహోత్ సోమిమసృజత పంచమజుహోత్ సోజామసృజత సోగ్నిరబిభేత్ ఆహుతిభిర్వైమాప్నోతీతి స ప్రజాపతిం పునః ప్రావిశత్ తమ్ ప్రజాపతిరబ్రవీత్ జాయస్వేతి సోబ్రవీత్ కిం భాగభేదమభిజనిష్య ఇతి తుభ్యమే వేదకం హూయాతా ఇత్యబ్రవీత్ స ఏతద్భాగభేదమభ్యజాయత యదగ్నిహోత్రం తస్మాదగ్నిహోత్రముచ్యతే తద్భూయమానమాదిత్యోబ్రవీత్ మాహౌషీ ఉభయోర్వైనావేతదితి సోగ్నిరబ్రవీద్ కథన్నౌ హోష్యంతీతి సాయమేవ తుభ్యం జుహవన్ ప్రాతర్మహ్యమిత్యబ్రవీద్ తస్మాదగ్నజే సాయకం హూయతే సూర్యాయ ప్రాతః ఆగ్నేయీ వై రాత్రిః ఐంద్రమహః యదనుదితే సూర్యే ప్రాతర్జుహుయాత్ ఉభయమేవాగ్నేయగ్స్యాత్ ఉదితే సూర్యే ప్రాతర్జుహోతి తథాగ్నజే సాయగం హూయతే సూర్యాయ ప్రాతః రాత్రిం వా అను ప్రజా ప్రజాయంతే అహ్నా ప్రతిష్టంది యత్సాయం జుహోతి ప్రైవతేన జాయతే ఉదితే సూర్యే ప్రాతర్జుహోతి ప్రత్యేవతేన తిష్టతి ప్రజాపతిరకామయత ప్రజాయేతి స ఏతదగ్నిహోత్రం మిథునమపశ్యత్ తదుదితే సూర్యే జుహోత్ యజుషాన్యత్ తూష్ణీమన్యత్ తతో వే స ప్రజాయత యస్యైవం యజుష ఉదితే సూర్యేగ్నిహోత్రం జుహ్వతి ప్రైవ జాయతే అథో యథా దివా ప్రజానం నేతి తాదృగే వదత్ అథో ఖల్వాహుః యస్య వై ద్వౌ పుణ్యౌ గృహే వసతః యస్తయోరణ్యకం రాధయత్యన్యాన్న ఉభౌ వా వసతా పృచ్చతీతి అగ్నిం వావాదిత్యః సాయం ప్రవిశతి తస్మాదగ్నిర్దూరాన్నక్తం దృశే ఉభేహి తేజసే సంపద్యేతే ఉద్యంతం వావాదిత్యమగ్నిరను సమారోహతి తస్మాద్ధూమదేవాగ్నేర్దివాదృశే యదగ్నజే సాయం జుహుయాత్ ఆసూర్యాయ వృష్ట్యేత యత్సూర్యాయ ప్రాతర్జుహుయాత్ ఆగ్నజే వృష్ట్యేత దేవతాభ్యః సమదం దధ్యాత్ అగ్నిర్జ్యోతిర్జ్యోతిస్సూర్య స్వాహేత్యేవ సాయకం హోతవ్యం సూర్యో ద్యోతిర్జ్యోతిరగ్నిస్వాహేతి ప్రాతః తథోభాభ్యాగం సాయకం భోజతే ఉభాభ్యాం ప్రాతః న దేవతాభ్యః సమదం దధాతి అగ్నిర్జ్యోతిరిత్యాహ అగ్నిర్వైరేతోధాః ప్రజాజ్యోతిరిత్యాహ ప్రజా ఏవాస్మే ప్రజనయతి సూర్యో జ్యోతిరిత్యాహ ప్రజాస్వేవ ప్రజాతా సురేతో దధాతి జ్యోతిరగ్నిస్వాహేత్యాహ ప్రజా ఏవ ప్రజాతా అస్యాం ప్రతిష్ఠాపయతి తూష్ణీముత్తరామాహుతిం జుహోతి మిథునత్వాయ ప్రజాత్యై యదుదితే సూర్యే ప్రాతర్జుహుజాత్ యథాదిథే ప్రద్రుతాయ శూన్యాయాపసథాయ హార్యకం హరంతి తాదృగే వదత్ వాహరతస్తద్భవేత్యాహుః యత్సనవేద యస్మై తద్ధరంతీతి తస్మాద్యదోషసం జుహోతి తదేవ సంప్రతి అథో యథా ప్రార్థమౌషసం పరివేవేష్టి తాదృగేవ తత్ రుద్రో వా ఏషః యదగ్నిః పత్నే స్థాలే యన్మధ్యేగ్నేరధిశ్రయేత్ రుద్రాయ పత్నీమపి దధ్యాత్ రమాయుకా స్యాత్ ఉదీచోంగారాం నిరోహ్యాధిశ్రయతి పత్నియై గోపీచాయ వ్యంతాం కరోతి తథా పత్న్య ప్రమాయుకా భవతి ధర్మో వా ఏషోషాంతః అహరః ప్రవృజ్యతే యదగ్నిహోత్రం ప్రతిషించేత్ పశుకామస్య శాంతమివ హి పశవ్యం న ప్రతిషించేద్ బ్రహ్మవర్చసకామస్య సమిద్ధమివ హి బ్రహ్మవర్చసం అసో ఖలు ప్రతిషిచ్యమేవ యత్ప్రతిషించతి తత్పశవ్యం యజ్జుహోతి తద్బ్రహ్మవర్చసి ఉభయమేవాకః ప్రచ్యుతం వా ఏతదస్మాల్లోకాత్ అగతం దేవలోకం యచ్చుతగం హవిరనభిధారితం అభిద్యోతయతి అభ్యేవైనద్ధారయతి అథో దేవత్రైవైనద్గమయతి పర్యగ్నికరోతి రక్షసామపహత్యై త్రిః పర్యగ్నికరోతి యావృద్ధియజ్ఞః అథో మేధ్యత్వాయ యత్ప్రాచీనముద్వాసయేత్ యజమానగం శుచార్పయేత్ యద్దక్షిణా పితృదేవత్యగ్ర స్యాత్ యత్ప్రత్యగ్ పత్నీగం శుచార్పయేత్ ఉదీచీనముద్వాసయతి ఏషా వై దేవమనుష్యాణాగం శాంతాయ తామే వై నదనోద్వాసయతి శాంత్యై వర్త్మకరోతి యజ్ఞస్య సంతత్యై నిష్టపతి ఉపైవ తత్స్తృణాతి చతురం నయతి చతుష్పాదః పశవః పశూనేవావరుంధే సర్వాన్ పూర్ణానం నయతి సర్వే పుణ్యారాధాః అనూచ ఉన్నయతి ప్రజాయ అనూచేనత్వాయ అనాచ్యేవాస్య ప్రజార్ధుకా భవతి సమృశతి వ్యారత్యై ఆహోష్యన్నుపసాదయేత్ యదహోష్యన్నుపసాదయేత్ యథాన్యస్మా ఉపనిధాయ అన్యస్మై ప్రయచ్చతి తాదృగేవ తత్ ఆస్మై వృష్ట్యేత యదేవగార్హపత్యేధిశ్రయతి తేన గార్హపత్యం ప్రీణాతి అగ్నిరభిభేద్ ఆహుతయో మాత్యేష్యంతీతి స జేతాగుం సమిధమపశ్యత్ తామాధత్త తతో వా అగ్నావాహుతయోధ్రియంత యదేనగుం సమయజ్జత్ తత్సమిధః సమిత్వాం సమిధమాదధాతి సమేవైనం యచ్చతి ఆహుతేనాం ధృత్యై అథో అగ్నిహోత్రమేవేధ్వవత్కరోతి ఆహుతేనాం ప్రతిష్ఠిత్యై బ్రహ్మవాదినో వదంతి యదేకాగం సమిధమాధాయ ద్వే ఆహుతే జుహోతి అథకస్యాగం సమిధి ద్వితీయామాహుతిం జుహోతీతి యద్వే సమిధావాదధ్యాత్ భ్రాతృజమస్మై జనయేత్ ఏకాగం సమిధమాధాయ యజుషాన్యామాహుతిం జుహోతి ఉభే ఏవ సమిద్వతి ఆహుతే జుహోతి నాస్మై భ్రాతృయం జనయతి ఆదీప్తాయాంజుహోతి సమిద్ధమి బహి బ్రహ్మవర్చసం అథో యథాతిథిం జ్యోతిష్కృత్వా పరివేవేష్టి తాదృగేవ తత్ చతురన్నయతి ద్విర్జుహోతి తస్మాద్విపాచతుష్పాదమత్తి అథో ద్విపద్యేవ చతుష్పదః ప్రతిష్టాపయతి ఉత్తరావతీం వై దేవా ఆహుతిమజుహవః అవాచేమసురాః తతో దేవా అభవన్ పరాసురాః యం కామయే తపసీలాన్ స్యారితి కనీదస్తస్య పూర్వగం హుత్వా ఉత్తరం భూయో జుహుయాత్ ఏషా వా ఉత్తరావత్యాహుతిః తాం దేవా అజుహవః తతస్తే భవన్ యస్యైవం జుహ్వతి భవత్యేవ యం కామయే తపాపీయాన్ స్యారితి భూయస్తస్య పూర్వగం హుత్వా ఉత్తరం కనీయో జుహుయాత్ ఏషా వా అవాచ్యాహుతిః తామసురా అజుహవః తతస్తే పరాభవన్ యస్యైవం జుహ్వతి పరైవ భవతి సత్వోపసాదయత్యజామిత్వాయ అథోవ్యావృత్యై గార్హపత్యం ప్రతీక్షతే అననుధ్యాయనమేవైనం కరోతి అగ్నిహోత్రస్య వై స్థాణురస్తి తంయరిచ్ఛేత్ యజ్ఞస్థానుమృచ్ఛేత్ ఏష వా అగ్నిహోత్రస్య స్థాణుః యత్పూర్వాహుతిః తాయ్యదుత్తరయాభిజుహుయాత్ యజ్ఞస్థానుమృచ్ఛేత్ అతిహాయ పూర్వామాహుతిం జుహోతి యజ్ఞస్థానమేవ పరివృణక్తి అథో భ్రాతృజమేవాత్వాతిక్రామతి అవాచీనకుం సాయముపమాష్టి రేతలేవ తద్దధాతి ఊర్ధ్వం ప్రాతః ప్రజనయత్యేవ తత్ బ్రహ్మవాదినో వదంతి చతురన్నయతి ద్విర్జుహోతి అథక్వద్వే ఆహుతి భవతమితి అగ్నౌ వైశ్వానరయతి బ్రూయాత్ ఏష వా అగ్నిర్వైశ్వానరః యద్బ్రాహ్మణః హుత్వాద్యః ప్రాశ్నాది అగ్నావేవ వైశ్వానరే ద్వే ఆహుతే జుహోతి ద్వర్జుహోతి ద్వర్నివాష్టి ద్విః ప్రాశ్నాది షట్సంపద్యంతే షట్వార్ధవః ఋతూనేవ ప్రీణాది బ్రహ్మవాదినో వదంతి కిం దేవత్యమగ్నిహోత్రమితి వైశ్వదేవమితి బ్రూయాత్ యద్యజుషా జుహోతి తదేంద్రాగ్నాం యత్తూష్ణీం తత్ప్రజాపత్యం యన్నిమాష్టి తదోషధీనాం యద్విదీదం తత్పితృణాం యత్ప్రాశ్నాతి తద్గర్భాణాం తస్మాద్గర్భా అనశ్నంతో వర్ధంతే యదాచామతి తన్మనుష్యాణాం ఉదం పర్యావృత్యాచామతి ఆత్మనో గోపీథాయ నిర్ణయనేక్తిశుద్ధ్యై నిష్టపతిస్వగాకృత్యై ఉద్దిశతి సప్తర్షీనేవ ప్రీణాతి దక్షిణాపర్యావర్తతే స్వమేవ వీర్యమనుపర్యావర్తతే తస్మాదక్షిణోర్ధ ఆత్మనో వీర్యావర్తనః అథో ఆదిత్యస్యైవామృతమనుపర్యావర్తతే ఉత్పోపశమిన్ధే బ్రహ్మవర్చసస్య సమిద్ధే న బర్హిరను ప్రహరేద్ అసర్గస్థితో వా ఏష యజ్ఞః యదగ్నిహోత్రం యదను ప్రహరేద్ యజ్ఞం విచ్ఛిన్యాద్ తస్మాన్నాను ప్రహృత్యం యజ్ఞస్య సంతత్యై అపో నినయతి అవభృతస్యైవ రూపమకః బ్రహ్మవాదినో వదంతి అగ్నిహోత్ర ప్రాయణా యజ్ఞాః కిం ప్రాయణమగ్నిహోత్రమితి వత్సో వా అగ్నిహోత్రస్య ప్రాయణం అగ్నిహోత్రం యజ్ఞానాం తస్య పృథివీ సదః అంతరిక్షమాగ్నేభ్యం ద్యోరహ విర్ధానం విద్యా ఆపః ప్రోక్షణయః ఓషధయో బర్హిః వనస్పతయ విద్మః దిశః పరిధయః ఆదిత్యో లోపః యజమానః పశుః సముద్రోపభృతః సంవత్సరస్వగాకారః తస్మాదాహితాగ్నేః సర్వమేవ బర్హిష్యం దత్తం భవతి యత్సాయం జుహోతి రాత్రిమేవ తేన దక్షిణ్యాం కురుతే యత్ప్రాతః అహరేవ తేన దక్షిణ్యం కురుతే యత్తతో దదాతి సా దక్షిణా యావంతో వై దేవాహురమాదన్ తే పరాభవన్ త ఏతదగ్నిహోత్రకం సర్వస్యైవ సమవదాయ జుహవః తస్మాదాహుః అగ్నిహోత్రం వై దేవా గ్రహాణాన్నిష్కృతిమపశ్యన్నితి యత్సాయం జుహోతి రాత్రియా ఏవ తద్ధృతాద్యాయ యజమానస్యాపరాభావాయ యత్ప్రాతః అన్నయేవ తద్ధృతాద్యాయ యజమానస్యాపరాభావాయ యత్తతోష్ణాతి హుతమేవ తత్ ద్వయోః పయసా జుహుయాత్ పశుకామస్య ఏతద్వా అగ్నిహోత్రం మిథునం య ఏవం వేద ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే ఇమామేవ పూర్వజా దుహే అమోముత్తరయా అధిశ్రిత్యోత్తరమానయతి యోనాదేవ తగ్రేతస్యించతి ప్రజననే ఆజ్యేన జుహుయా తేజస్కామస్య తేజో వా ఆజ్యం తేజస్యేవ భవతి అయసా పశుకామస్య ఏతద్వే పశూనాగం రూపాం రూపేణైవాస్మై పశూనవరుంధే పశుమానేవ భవతి దధ్నేంద్రియకామస్య ఇంద్రియం వై దధి ఇంద్రియావ్యేవ భవతి యవాగ్వాగ్రామకామస్యౌషధా వై మనుష్యాః భాగధేయేనైవాస్మై సజాతానవరుంధే గ్రామ్యేవ భవతి అయజ్ఞో వా ఏషః యో సామా చతురన్నయతి చతురక్షరగం రథంతరం రథంతరస్యేష వర్ణః ఉపరీవహరతి అంతరిక్షం వామదేవ్యం వామదేవ్యస్యేష వర్ణః ద్విర్జుహోతి ద్వ్యక్షరం బృహత్ బృహత ఏష వర్ణః అగ్నిహోత్రమేవ తత్సామన్వత్కరోతి యో వా అగ్నిహోత్రస్యోపసదో వేద ఉపైనముపసదో నమంతి విందత ఉపసత్తారం ఉన్నీయోపసాదయతి పృథివీమేవ ప్రీణాతి హోర్షన్నుపసాదయతి అంతరిక్షమేవ ప్రీణాతి హుహత్వోపసాదయతి దివమేవ ప్రీణాతి ఏతావా అగ్నిహోత్రస్యోపసదః య ఏవం వేద ఉపైనముపసదో నమంతి ఇందత ఉపసత్తారం యో వా అగ్నిహోత్రస్యాశ్రావితం ప్రత్యాశ్రావితకుం హోతారం బ్రహ్మాణం వషక్కారం వేద తస్యత్వేవ హుతం ప్రాణో వా అగ్నిహోత్రస్యాశ్రావితం అపానః ప్రత్యాశ్రావితం మనోహోతా చక్షుర్బ్రహ్మా ఉమేషో వషక్కారః య ఏవం వేద తస్యత్వేవ హుతం సాయంజావానశ్చ వై దేవాః ప్రాతర్యావానశ్చాగ్నిహోత్రిణో గృహమాగచ్చంతి తాన్ తర్పయేత్ ప్రజయాస్య పశుభిర్వితిష్ఠేరన్ యత్తర్పయేత్ తృప్తా ఏనం ప్రజయా పశుభిస్తర్పయేయుః సజోర్దేవైః సాయం యావభిరితి సాయగం సంవృషతి సజోర్దేవైః ప్రాతర్యావభిరితి ప్రాతః ఏ చైవ దేవాః సాయం యావానో యే చ ప్రాతర్యావాణః తానేవోభయాగస్తర్పయతి తయేనం తృప్తాః ప్రజయా పశుభిస్తర్పయంతి అరుణోః స్వాహౌపవేశిః అగ్నిహోత్ర ఏవాహగం సాయం ప్రాతర్వజ్రం భ్రాతృవ్యేభ్యః ప్రహరామి తస్మాన్మత్పాపీయాగం సా భ్రాతృవ్యాపి చతురన్నయతి ద్విర్జుహోతి సమిత్సప్తమీ సప్తపదాశక్వరీ షాక్వరో వజ్రః అగ్నిహోత్ర ఏవ తత్సాయం ప్రాతర్వజ్రం యజమానో భ్రాతృవ్యాయ ప్రహరతి భవత్యాత్మనా ప్రాస్య భ్రాతృవ్యో భవతి ప్రజాపతిరకామయతాత్మన్వన్వే జాయేతేతి సోజుహోత్ తస్యాత్మన్వద జాయత అగ్నిర్వాజురాదిత్యః తే బ్రువన్ ప్రజాపతిరహోషేదాత్మన్వన్వే జాయేతేతి తస్య వయమజనుష్మహి జాయతాన్న ఆత్మన్వదితి తేజుహవుః ప్రాణానామగ్నిః తను వై వాయుః చక్షుష ఆదిత్యః తేషాగం హుతాదజాయత గౌరేవ తస్యై పయసి వ్యాయచ్ఛంత మమ హుతాదజనిమమేతి తే ప్రజాపతిం ప్రశ్నమాజన్ స ఆదిత్యోగ్నిమబ్రవీత్ యతరో నౌజయాత్ కన్నౌ సహాసమితి కస్యైకౌహౌషేదితి ప్రజాపతిరబ్రవీత్ కస్యైక ఇది ప్రాణానామహమిత్యగ్నిః తను వా అహమితి వాయుః చక్షుషోహమిత్యాదిత్యః య ఏవ ప్రాణానామహౌషేత్ తస్య హుతాద జనీతి అగ్నేర్హుతాద జనీతి తదగ్నిహోత్రస్యాగ్నిహోత్రత్వం గౌర్వాగ్నిహోత్రం య ఏవం వేద గౌరగ్నిహోత్రమితి ప్రాణాపానాభ్యామేవాగ్నికం సమర్థయతి అవ్యర్థకః ప్రాణాపానాభ్యాం భవతి య ఏవం వేద తౌ వాయురబ్రవీత్ అనుమాభజతమితి యదేవగార్హపత్యేభిశ్రుత్యాహవనీయమభ్యద్రమాన్ తేన త్వాం ప్రీణానిత్యబ్రూతాం తస్మాద్యద్గార్హపత్యేభిశ్రుత్యాహవనీయమభ్యద్రవతి వాయుమేవ తేన ప్రీణాతి ప్రజాపతిర్దేవతాః సృజమానః అగ్నిమేవ దేవతానాం ప్రథమం సృజత సోమ్యదాలంభ్యమవిత్వా ప్రజాపతిమభిపర్యావర్తత సమృత్యోరవిధేత్ సోమవాదిత్యమాత్మనో నిరమిమీత తగం హత్వా పరాం పర్యావర్తత తతో వై సమృత్యమపాజయత్ అపమృత్యం జయతి య ఏవం వేద తస్మాద్యస్యైవం విదుషః ఉతైకాహముదవ్యహన్న జుహ్వతి ఉతమేవాస్య భవతి అసౌహ్యాదిత్యోగ్నిహోత్రం రౌద్రం గవి వాయవ్యముపసృష్టం ఆశ్రిరం దుహ్యమానం సౌమ్యం దుగ్ధం వారుణమధిశ్రితం వైశ్వదేవాభిందవః ఔష్ణముదంతం సారస్వతం విష్యందమానం నైత్రగం శరః ధాతుర్ద్వాసితం బృహస్పతేరున్నీతం సవితః ప్రక్రాంతం ద్యావాపృథివ్యగ్రహ్రియమాణం ఐంద్రాగ్నముపసన్నం అగ్నేః పూర్వాహుతిః ప్రజాపతేరుత్తరా ఐంద్రగం హుతం దక్షిణత ఉపసృజతి పితృలోకమేవ తేన జయతి ప్రాచీమావర్తయతి దేవలోకమేవ తేన జయతి ఉదీచీమావృత్య దోగ్ధి మనుష్యలోకమేవ తేన జయతి పూర్వో దుహ్యా జ్యేష్ఠస్య జ్యేష్ఠినేయస్య యో వాగతశ్రీ స్యాద్ అపరో దుహ్యాత్ కనిష్ఠస్య కానిష్ఠినేయస్య యో బాబుభూషేత్ న సంవృషతి పాపవస్య సస్య వ్యావృత్యై వాయవ్యం వా ఏతదుపసృష్టం ఆశ్వినం దుహ్యమానం మైత్రం దుగ్ధం అర్యం న ఉద్వాస్యమానం త్వాష్ట్రమున్నీయమానం బృహస్పతేరున్నీతం సవితుః ప్రక్రాంతం యావా పృథివ్యగ్రహ్రియమాణం ఐంద్రాగ్నముపసాధితం సర్వాభ్యో వా ఏష దేవతాభ్యో జుహోతి యోగ్నిహోత్రం జుహోతి యథా ఖలు వేధేనం దీర్ఘే తర్పయతి ఏమగ్నిహోత్రే యజమానం తర్పయతి తృప్యతి ప్రజయా పశుభిః పశువర్గం లాకం జానాతి పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదుషోగ్నిహోత్రం జుహ్వతి యౌచైన దేవం వేద త్రయో వై ప్రియమేధాసన్ తేషాం త్రేకోగ్నిహోత్రమజుహోత్ ద్విరేకః సకృదేకః తేషాం యస్త్రిరజుహోత్ సరిచాజుహోత్ యో ద్విః స యజుషా యః సకృత్ స తూష్ణీం యశ్చ యజుషా జుహోద్యశ్చ తూష్ణీం తాముభావార్ధృతాం తస్మాద్యజుషాహుతిః పూర్వాహోతవ్యా తూష్ణీముత్తరా ఉభే ఏవర్ధీ అవరుంధే అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహేతి సాయం జుహోతి రేత ఏవ తద్దధాతి సౌర్జోర్జ్యోతిర్జ్యోతిస్సౌర్జస్వాహేతి ప్రాతః రేత ఏవ హితం ప్రజనయతి రేతో వా ఏతస్య హితం న ప్రజాయతే యస్యాగ్నిహోత్రమహుతగుంసోర్జోభ్యుదేతి యద్యంతే స్యాత్ ఉన్నీయ ప్రానుదాద్రవేత్ స ఉపసాద్యాతమితోరాసీత స యదాతామ్యేత్ అథ భూస్వాహేతి జుహుజాత్ ప్రజాపతిర్వైభూతః తమేవోపాసరత్ స ఏవైనంతత ఉన్నయతి నార్తిమార్చతి యజమానః యదగ్నిముద్ధరతి వసవస్తహ్యగ్నిః తస్మిన్ యస్య తథా విధే జుహ్వతి వసష్వేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి నిహితో ధూపాయం ఛేతే రుద్రాస్తహ్యగ్నిః తస్మిన్ యస్య తథా విధే జుహ్వతి రుద్రేష్వేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి ప్రథమమిధ్వమక్షిరాలభతే ఆదిత్యాస్తహ్యగ్నిః తస్మిన్ యస్య తథా విధే జుహ్వతి ఆదిత్యేష్వేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి సర్వ ఏవ సర్వశ ఇధ్వ ఆదీప్తో భవతి విశ్వే దేవాస్తహ్యగ్నిః తస్మిన్ యస్య తథా విధే జుహ్వతి విశ్వేష్వేవాస్య దేవేష్వగ్నిహోత్రకం హుతం భవతి నితరామర్చిరుపావైతి లోహినీకేవ భవతి ఇంద్రస్తహ్యగ్నిః తస్మిన్ యస్య తథా విధే జుహ్వతి ఇంద్ర ఏవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి అంగారా భవంతి తేభ్యోంగారేభ్యోర్చిరుదేతి ప్రజాపతిస్తహ్యగ్నిః తస్మిన్ యస్య తథా విధే జుహ్వతి ప్రజాపతా దేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి శరోంగారా అధ్యోహంతే బ్రహ్మదర్హ్యగ్నిః తస్మిన్ యస్య తథా విధే జుహ్వతి బ్రహ్మన్నేవాస్యాగ్నిహోత్రకం హుతం భవతి వసుషు రుద్రేష్వాదిత్యేషు విశ్వేషు దేవేషు ఇంద్రే ప్రజాపతో బ్రహ్మన్ అపరివర్గమేవాస్యైతాసు దేవతాసు హుతం భవతి యస్యైవం విదుషోగ్నిహోత్రం జుహ్వతి యవుచైన దేవం వేద ఋతంత్వా సత్యేన పరిషించామీతి సాయం పరిషించతి సత్యం త్వర్తేన పరిషించామీతి ప్రాతః అగ్నిర్వారితం అసావాదిత్యః సత్యం అగ్నిమేవ తదాదిత్యేన సాయం పరిషించతి అగ్నినాదిత్యం ప్రాతః సహ యావదహోరాత్రే భవతః తావదస్య లోకస్య నార్తిర్నరిష్టిః నాంతో న పర్యంతోస్తి యస్యైవం విదుషోగ్నిహోత్రం జుహ్వతి యగుచైన దేవం వేద ఇతి ద్వితీయాష్టక ప్రథమ ప్రశ్న సమాప్తః. అత ద్వితీయాష్టక ద్వితీయ ప్రశ్న ప్రారంభ. ప్రజాపతిరకామయత ప్రజాసృజేదేతి సజేతం దశహోతారమపశ్యత్ తమ్ మనసానుద్విత్య దర్భస్తంభే జుహోర్. తతో వై స ప్రజా అసృజత తా అస్మాత్ సృష్టా అపరా ఆక్రామన్ తాగ్రహేణాగృహ్ణాత్. తద్గ్రహస్య గ్రహత్వం యః కామయేత ప్రజాయేయేతి స దశహోతారం మనసానుద్రిత్య గర్భస్తంభేజుహుయాత్. ప్రజాపతిర్వై దశహోతా ప్రజాపతిరేవ భూత్వా ప్రజాయతే మనసా జుహోతి. మన ఇవ హి ప్రజాపతిః ప్రజాపతేరాప్యై ఓర్ణయా జుహోతి. ఓర్ణ ఇవ హి ప్రజాపతిః ప్రజాపతేరాప్యై న్యూనయా జుహోతి. న్యూనాధ్యః ప్రజాపతిః ప్రజా అసృజత ప్రజారాగుం సృష్ట్యై దర్భస్తంభే జుహోతి. ఏతస్మాద్వై యోనేః ప్రజాపతిః ప్రజా అసృజత యస్మాదేవ యోనేః ప్రజాపతిః ప్రజా అసృజత తస్మాదేవ యోనేః ప్రజాయతే. బ్రాహ్మణో దక్షిణత ఉపాస్తే బ్రాహ్మణో వై ప్రజానాముపద్రష్టా ఉపద్రష్టుమత్యేవ ప్రజాయతే. గృహో భవతి ప్రజానాగం సృష్టానాం ధృత్యై యం బ్రాహ్మణం విద్యాం విద్వాగం సంయశో నర్చేత్. సోరణ్యం పరేత్య దర్భస్తంభముద్రథ్య బ్రాహ్మణం దక్షిణతో నిషాద్య చతుర్హోత్రేంద్రియాచక్షీత. ఏతద్వై దేవానాం పరమం గుహ్యం బ్రహ్మ యచ్చతుర్హోతారః. తదేవ ప్రకాశం గమయతి తదేనం ప్రకాశం గతం. ప్రకాశం ప్రజానాం గమయతి దర్భస్తంభముద్రథ్య వ్యాచష్టే. అగ్నివాన వేదర్భస్తంభ అగ్నివత్యేవ వ్యాచష్టే. బ్రాహ్మణో దక్షిణత ఉపాస్తే బ్రాహ్మణో వై ప్రజానాముపద్రష్టా ఉపద్రష్టుమత్యేవైనంగ్యశరిచ్ఛతి. ఈశ్వరం దంయశోర్తోరిత్యాహుః యస్యాంతే వ్యాచష్ట ఇతి పరస్తస్మై దేయః. యదేవైనం తత్రోపనమతి తదేవావరుంధే. అగ్నిమాదధానో దశహోత్రారణిమవదధ్యాత్. ప్రజాతమేవేనమాధత్తే తేనైవోద్భృత్యాగ్నిహోత్రం జుహుయాత్. ప్రజాతమేవేన జుహోతి హవిర్నిర్వప్స్యం దశహోతారం వ్యాచక్షీత. ప్రజాతమేవేన నిర్వపతి సామిధేనేరణువక్ష్యం దశహోతారం వ్యాచక్షీత. సామిధేనేరేవ సృష్ట్వారభ్య ప్రతనుతే అథో యజ్ఞో వై దశహోతా యజ్ఞమేవ తనుతే. అభిచరం దశహోతారం జుహుయాత్. నవ వై పురుషే ప్రాణాః నాభిర్దశమే సప్రాణమేవైనమభిచరతి. ఏతావద్వై పురుషస్య స్వం యావత్ ప్రాణాః యావదేవాస్యాస్తి తదభిచరతి. సుకృత ఇరిణే జుహోతి ప్రదరేవా ఏతద్వా అస్యి నిరృతిగృహీతం. నిరృతిగృహీత ఏవేనం నిరృత్యాగ్రాహయతి యద్వాచః క్రూరం తేన వశక్కరోతి. వాచ ఏవేనం క్రూరేణ ప్రవృశ్యతి తాజగార్తిమార్చతి. ప్రజాపతిరకామయత దర్శపూర్ణమాసో సృజేయేతి స ఏతం చతుర్హోతారమపశ్యత్ తమ్ మనసానుద్వృత్యాహవనీయే జుహోర్. తతో వై సదర్శపూర్ణమాసావసృజత తావస్మాత్ సృష్టావపాక్రామతాం తౌ గ్రహేణాగృహ్ణాత్. తద్గ్రహస్య గ్రహత్వం దర్శపూర్ణమాసావాలభమానః చతుర్హోతారం మనసానుద్వృత్యాహవనీయే జుహుయాత్. దర్శపూర్ణమాసావేవ సృష్ట్వారభ్య ప్రతనుతే గ్రహో భవతి దర్శపూర్ణమాసయో సృష్టయోర్ధృత్యై. సో కామయత చాదుర్మాస్యాని సృజేయేతి స ఏతం పంచహోతారమపశ్యత్ తమ్ మనసానుద్వృత్యాహవనీయే జుహోత్. తతో వై స చాదుర్మాస్యాన్యసృజత తాన్యస్మాత్ సృష్టాన్యపాక్రామన్. తాని గ్రహేణాగృహాత్ తద్గ్రహస్య గ్రహత్వం చాదుర్మాస్యాన్యాలభమాన పంచహోదారం మనసానుద్రుత్యాహవనీయే జుహుయాత్ చాదుర్మాస్యాన్యేవ సృష్ట్వారభ్య ప్రతనుతే గ్రహో భవతి చాదుర్మాస్యానాగుం సృష్టానాం ధృత్యై సోగామయత పశుబంధగుం సృజేయేతి సయేతగుం షడ్భూతారమపశ్యత్ తమ్ మనసానుద్రుత్యాహవనీయే జుహోత్ తతో వై స పశుబంధమసృజత సోస్మాత్ సృష్టోపాక్రామత్ రంగ్రహేణాగృహ్ణాత్ తద్గ్రహస్య గ్రహత్వం పశుబంధేన యక్ష్యమాణః షడ్భూతారం మనసానుద్రుత్యాహవనీయే జుహుయాత్ పశుబంధమేవ సృష్ట్వారభ్య ప్రతనుతే గ్రహో భవతి పశుబంధస్య సృష్టస్య ధృత్యే శోకామయత సౌమ్యమధ్వరగుం సృజేయేతి సయేతగుం సప్తహోతారమపశ్యత్ తమ్ మనసానుద్రుత్యాహవనీయే జుహోత్ తతో వై స సౌమ్యమధ్వరమసృజత సోస్మాత్ సృష్టోపాక్రామత్ తం గ్రహేణాగృహ్ణాత్ తద్గ్రహస్య గ్రహత్వం ఈక్షిష్యమాణః సప్తహోతారం మనసానుద్రుత్యాహవనీయే జుహుయాత్ సౌమ్యమేవాధ్వరగం సృష్ట్వారభ్య ప్రతనుతే గ్రహో భవతి సౌమ్యస్యాధ్వరస్య సృష్టస్య ధృత్యై దేవేభ్యో వై యజ్ఞో న ప్రాభవత్ తమేతావచ్ఛస్సమభరన్ యత్సంభారాః తతో వైతేభ్యో యజ్ఞః ప్రాభవత్ యత్సంభారా భవంతి యజ్ఞస్య ప్రభూత్యై ఆతిథ్యమాసాద్యవ్యాచష్టే యజ్ఞముఖం వా ఆతిథ్యం ముఖత ఏవ యజ్ఞకం సంభృత్య ప్రతనుతే అయజ్ఞో వా ఏషః యో పత్నీకః న ప్రజాః ప్రజాయేరన్ పత్నీర్వ్యాచష్టే యజ్ఞమేవాకః ప్రజానాం ప్రజననాయ ఉపసత్సవ్యాచష్టే ఏతద్వై పత్నీనామాయతనం సవైనా ఆయతనేవ కల్పయతి ప్రజాపజరకామయత ప్రజాయేనేతి సతపోతప్యత స త్రివృతగ్స్తోమసృజత తమ్ పంచదశస్తోమో మధ్యత ఉదతృణత్ పౌపూర్వపక్షశ్చాపరపక్షశ్చాభవతాం పూర్వపక్షం దేవా అన్వసృజ్యంత అపరపక్షమన్వసురాః తతో దేవా అభవన్ పరాసురాః యం కామయే దవసీయాన్ సాధతి తమ్ పూర్వపక్షే యాజయేత్ వసీయానేవ భవతి యం కామయేత పాపీయాన్ సాధతి తమపరపక్షే యాజయేత్ పాపీయానేవ భవతి తస్మాత్ పూర్వపక్షోపరపక్షాత్ కరుణ్యతరః ప్రజాపతిర్వై దశహోతా చతుర్హోతా పంచహోతా షడ్హోతా సప్తహోతా ఋతవః సంవత్సరః ప్రజాః పశవ ఇమే లోకాః య ఏవం ప్రజాపతిం బహోర్భూయాగం సంవేద బహోరేవ భూయాన్ భవతి ప్రజాపతిర్దేవాసురాన సృజత స ఇంద్రమపి నాసృజత తం దేవా అబ్రువన్ ఇంద్రన్నో జనయేతి సోబ్రవీత్ యథాహం యుష్మాగస్తపసా సక్షి ఏవమింద్రం జనయధ్వమితి తే తపోతప్యంత స ఆత్మన్నింద్రమపశ్యన్ తమబ్రువన్ జాయస్వేతి సోబ్రవీత్ కిం భాగభేదమభిజనిష్య ఇతి ఋతూన్ సంవత్సరం ప్రజాః పశూన్ ఇమాన్ లోకానిత్యబ్రువన్ తమ్ వైమాహుత్యా ప్రజనయతేత్యబ్రవీత్ తం చతుర్హోత్రా ప్రాజనయన్ యః కామయేత వీరో మాజాయేతేతి స చతుర్హోతారం జుహుయాత్ ప్రజాపతిర్వై చతుర్హోతా ప్రజాపతిరేవ భూత్వా ప్రజాయతే జజనదింద్రమింద్రియాయ స్వాహేతి గ్రహేణ జుహోతి ఆస్య వీరో జాయతే వీరగుం హి దేవా ఏతయాహుత్యా ప్రాజనయన్ ఆదిత్యాశ్చాంగిరసశ్చ సువర్గే లోకే స్పర్ధంత వయం పూర్వే సువర్గం లోకమిజామ వయం పూర్వ ఇతి ఆదిత్యా ఏతం పంచహోతారమపశ్యన్ తం పురా ప్రాతరణవాకాదాగ్నేధ్రే జుహవః తతో వైతే పూర్వే సువర్గం లోకమాయం యస్సువర్గకామస్యాత్ సపంచహోతారం పురా ప్రాతరణవాకాదాగ్నేధ్రే జుహుయాత్ సంవత్సరో వై పంచహోతా సంవత్సరస్సువర్గో లోకః సంవత్సర ఏవర్తుషు ప్రతిష్టాయ సువర్గం లోకమేతి ఏ బ్రువన్నంగిరస ఆదిత్యాన్ త్వస్థ త్వవ సద్భ్యో హవ్యం వక్ష్యామ ఇతి ఛందస్సిత్యబ్రువన్ గాయత్ర్యాన్ దృష్టుభిజగత్యామితి తస్మాచ్ఛందస్సు సద్భ్య ఆదిత్యేభ్యః ఆంగేరసే ప్రజా హవ్యం వహంతి అహంజస్మై ప్రజాబలిం ఐనమ ప్రతిఖ్యాతం గచ్చతి య ఏవం వేద ద్వాదశ మాసాః పంచర్తవః త్రయ ఇమే లోకాః అసావాదిత్య ఏక విగుంశః ఏతస్మిన్ వా ఏష శ్రితః ఏతస్మిన్ ప్రతిష్ఠితః య ఏవమేతగ్ శ్రితం ప్రతిష్ఠితం వేద ప్రత్యేవ తిష్ఠతి ప్రజాపతిరకామయత ప్రజాయేదేతి స ఏతం దశహోతారమపశ్యత్ తేన దశధాత్మానం విధాయ దశహోత్రాదప్యత తస్య చిత్తిస్సృగాసీత్ చిత్తమాజ్యం తస్యేతావత్యేవ వాగాసీత్ ఏతావాయజ్ఞక్రతుః స చతుర్హోతారమసృజత సోనందత్ అసృక్షివా ఇమమితి తస్య శోభో హవిరాసీత్ స చతుర్హోత్రాదప్యత సోతామ్యత్ స భూరితి వ్యాహరత్ స భూమిమసృజత అగ్నిహోత్రం దర్శపూర్ణమాసో యజోగుంషి స ద్వితీయమదప్యత సోతామ్యత్ స భువనిధి వ్యాహరత్ సోంతరిక్షమసృజత చాతుర్మాస్యాని సామాని స తృతీయమదప్యత సోతామ్యత్ స సువరిధి వ్యాహరత్ స దివమసృజత అగ్నిష్టోమముఖ్యమతిరాత్రమృచః ఏతామేత్యాహృత ఇమే లోకాః ఇమాన్ ఖలు వై లోకానను ప్రజాః పశవశ్చందాగుంసి ప్రాజాయంత య ఏవమేతాః ప్రజాపతేః ప్రథమా వ్యాహృతేః ప్రజాతా వేద ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే స పంచహోతారమసృజత స హవిర్నా విందత తస్మై సోమస్తనువం ప్రాయచ్ఛత్ ఏతత్తే హవిరితి స పంచహోత్రాదప్యత సోదామ్యత్ స ప్రత్యంగబాధత సోసురానసృజత తదస్యాప్రియమాసీత్ తద్దుర్వర్ణగుం హిరణ్యమభవత్ తద్దుర్వర్ణస్య హిరణ్యస్య జన్మ సద్వితీయమదప్యత సోతామ్యత్ స ప్రాంగబాధత స దేవానసృజత తదస్య ప్రియమాసీత్ తత్సువర్ణగుం హిరణ్యమభవత్ తత్సువర్ణస్య హిరణ్యస్య జన్మ య ఏవగుం సువర్ణస్య హిరణ్యస్య జన్మ వేద సువర్ణ ఆత్మనా భవతి దుర్వర్ణోస్య భ్రాతృవ్యః తస్మాత్ సువర్ణగుం హిరణ్యం భార్యం సువర్ణ ఏవ భవతి ఐనం ప్రియం గచ్చతి నా ప్రియం స సప్తహోతారమసృజత స సప్తహోత్రైవ సువర్గం లోకమేత్ తృణవేన స్తోమేనేభ్యో లోకేభ్యో సురాన్ ప్రాణుదత త్రయస్త్రిగుంశేన ప్రత్యతిష్ఠత్ ఏక విగుంశేన రుచమధత్త సప్తదశేన ప్రాజాయత యజేవం విద్వాన్ సోమేన యజతే సప్తహోత్రైవ సువర్గం లోకమేతి తృణవేన స్తోమేనేభ్యో లోకేభ్యో భ్రాతృవ్యాన్ ప్రణుదతే త్రయస్త్రిగుంశేన ప్రతిష్ఠతి ఏక విగుంశేన రుచం ధత్తే సప్తదశేన ప్రజాయతే తస్మాత్ సప్తదశ స్తోమో న నిర్హృత్యః ప్రజాపతిర్వై సప్తదశః ప్రజాపతిమేవ మధ్యతో ధత్తే ప్రజాత్యై దేవా వై వరుణమయాజయన్ స యస్యై యస్యై దేవతాయై దక్షిణామనయత్ తావబ్లీనాత్ తే బ్రువన్ వ్యావృత్య ప్రతిగృహ్ణామ తథా నో దక్షిణానబ్లేష్యతీతి తే వ్యావృత్య ప్రత్యగృహన్ తతో వేతాం దక్షిణానాబ్రీనాద్ యదేవం విద్వాన్ వ్యావృత్య దక్షిణాం ప్రతి గృహ్ణాతి నేనం దక్షిణాబ్రీనాతి రాజా త్వా వరుణో నయతు దేవి దక్షిణే హిరణ్యమిత్యాహ ఆగ్నేయం వై హిరణ్యం స్వయేవైన దేవతజా ప్రతిగృహ్ణాతి సోమాయవాసమిత్యాహ సౌమ్యం వై వాస స్వయేవైన దేవతజా ప్రతిగృహ్ణాతి రుద్రాజగామిత్యాహ రౌద్రే వైగోః స్వయేవైనాం దేవతజా ప్రతిగృహ్ణాతి వరుణాయాశ్వమిత్యాహ వారుణో వా అశ్వః స్వయేవైనం దేవతజా ప్రతిగృహ్ణాతి ప్రజాపతయే పురుషమిత్యాహ ప్రజాపత్యో వై పురుషః స్వయేవైనం దేవతజా ప్రతిగృహ్ణాతి మనవే తల్పమిత్యాహ మానవో వై తల్పః స్వయేవైనం దేవతజా ప్రతిగృహ్ణాతి ఉత్తానాయాంగే రసాయానగిత్యాహ ఇయం వా ఉత్తాన ఆంగే రసః అనయైవైన ప్రతిగృహ్ణాతి వైశ్వానర్యర్చారథం ప్రతిగృహ్ణాతి వైశ్వానరో వై దేవతజారథః స్వయేవైనం దేవతజా ప్రతిగృహ్ణాతి తేనామృతత్వమస్యామిత్యాహ అమృతమేవాత్మం ధత్తే వయోధాత్ర ఇత్యాహ వయ ఏవైనం కృత్వా స్వర్గం లోకం గమయతి మయో మహ్యమస్తు ప్రతిగ్రహేత్ర ఇత్యాహ యద్వై శివం తన్మయః ఆత్మన ఏవైషా పరేత్తిః కగిదం కస్మా అదాదిత్యాహ ప్రజాపతిర్వైకః స ప్రజాపతయే దదాతి కామః కామాయేత్యాహ కామేన హి దదాతి కామేన ప్రతిగృహ్ణాతి కామో దాత కామః ప్రతిగ్రహీతేత్యాహ కామో హి దాత కామః ప్రతిగ్రహీత కామగుం సముద్రమావిశేత్యాహ సముద్ర ఇవ హి కామః నేవ హి కామస్యాంతోస్తి న సముద్రస్య కామేన త్వా ప్రతిగృహ్ణామీత్యాహ యేన కామేన ప్రతిగృహ్ణాతి స ఏవైన మముష్మిన్ లోకే కామ ఆగచ్చతి కామైతత్త ఏషా తే కామదక్షిణేత్యాహ కామదేవ దద్యజమానో ముష్మిన్ లోకే దక్షిణామిచ్చతి న ప్రతిగ్రహీతరి ఏవం విద్వాన్ దక్షిణాం ప్రతిగృహ్ణాతి అనృణామేవైనాం ప్రతిగృహ్ణాతి అంతో వా ఏష యజ్ఞస్య యద్దశమమహః దశమేహం సర్పరాజ్ఞయా ఋగ్భ్యస్తువంతి యజ్ఞస్యైవాంతం గత్వా అన్నాద్యమవరుంధతే ఋషిభిస్తువంతి త్రయ ఇమే లోకాః ఏభ్య ఏవ లోకేభ్యోన్నాద్యమవరుంధతే వృష్ణివతేర్భవంతి అన్నం వై వృష్ణి అన్నమేవరుంధతే మనసా ప్రస్తౌతి మనసోద్గాయతి మనసా ప్రతిహరతి మన ఇవ హి ప్రజాపతిః ప్రజాపతేరాప్యై దేవా వై సర్పాః తేషామియగుం రాజ్ఞీ యత్సర్పరాజ్ఞయా ఋగ్భ్యస్తువంతి అస్యామేవ ప్రతిష్ఠంతి చతుర్హోత్రేణ హోత్రావ్యాచష్టే స్తుతమనుషగుంసతిశాన్యే అంతో వా ఏష యజ్ఞస్య యద్దశమమహః ఏతత్ఖలు వై దేవానాం పరమం గుహ్యం బ్రహ్మ యచ్చతుర్హోతారః దశమేహగ్నిశ్చతుర్హోత్రేంద్యాచష్టే యజ్ఞస్యైవాంతం గత్వా పరమం దేవానాం గుహ్యం బ్రహ్మావరుంధే తదేవ ప్రకాశం గమయతి తదేనం ప్రకాశం గతం ప్రకాశం ప్రజానాం గమయతి వాచం యచ్చతి యజ్ఞస్య ధృత్యై యజమానదేవత్యం వాహ భ్రాతృవ్యదేవత్యా రాత్రిః అన్నారాత్రిం ధ్యాయేత్ భ్రాతృవ్యస్యైవ తల్లోకం వృంగ్తే యద్దివా వాచం విసృజేత్ అహర్భ్రాతృవ్యాయోచ్ఛిగుంషేత్ యన్నత్తం విసృజేత్ రాత్రిం భ్రాతృవ్యాయోచ్ఛిగుంషేత్ అధివృక్షసూర్యే వాచం విసృజతి ఏతావంతమేవాస్మై లోకముచ్ఛిగుంషతి యావదాదిత్యోస్తమేతి ప్రజాపతిః ప్రజాసృజత తా సృష్టాః సమశ్లిష్యన్ తా రూపేణానుప్రావిశత్ అస్మాదాహుః రూపం వై ప్రజాపతిరితి తానామ్నానుప్రావిశత్ అస్మాదాహుః నామ వై ప్రజాపతిరితి తస్మాదప్యామిత్రౌ సంగత్య నామ్నాచేద్ధ్వజేత్ మిత్రమేవ భవతః ప్రజాపతిర్దేవాసురానసృజత స ఇంద్రమపి నాసృజత తమ్ దేవా అబ్రువన్ ఇంద్రం నోజనయేతి స ఆత్మన్నింద్రమపశ్యత్ తమసృజత తమ్ దృష్టవ్యేర్యం భూత్వాను ప్రావిశత్ తస్య వజ్రః పంచదశో హస్త ఆపద్యత తే నోదయ్యాసురానభ్యభవత్ య ఏవం వేద అభిభ్రాతృవ్యాన్ భవతి తే దేవా అసురేర్విజిత్య స్వర్గం లోకమాయన్ తే ముష్మిన్ లోకే క్షుద్ధ్యన్ తే బ్రువన్ అముతః ప్రదానం వా ఉపజితి విమేతి తే సప్తహోదారం యజ్ఞం విధాయాయాస్యం ఆంగీరసం ప్రాహిణ్వన్ ఏతే నాముత్ర కల్పయేతి తస్య వా ఇయం వృత్తిః యదిదం కించ యదేవం వేద కల్పతేస్మై సా అయం మనుష్యేషు యజ్ఞ సప్తహోత అముత్ర సద్భ్యో దేవేభ్యో హవ్యం వహతి యదేవం వేద ఉపైనం యజ్ఞో నమతి సోమన్యత అభివాజేస్మాల్లోకాదమం లోకం గమిష్యంత ఇతి సవాచస్పతే హృది వ్యాహరత్ తస్మాత్ పుత్రో హృదయం తస్మాదస్మాల్లోకాదమం లోకం నాభికామయంతే పుత్రో హి హృదయం దేవా వై చతుర్హోతృభిర్యజ్ఞమతన్వత తే విపాత్మనా భ్రాతృవ్యేణాజయంత అభిసువర్గం లోకమజయన్ యదేవం విద్వాగిశ్చతుర్హోతృభిర్యజ్ఞంతనుతే విపాత్మనా భ్రాతృవ్యేణ జయతే అభిసువర్గం లోకం జయతి షడ్భోత్రాప్రాయణీయమాసాదయతి అముష్మై వై లోకాయ షడ్భోత ఘ్నంతి ఫలా ఏతత్ సోమం యదభిషణ్వంతే రుజుధైవైన మమం లోకం గమయతే చతుర్హోత్రాతిథ్యాం యశో వై చతుర్హోతా యశ ఏవాత్మన్ ధత్తే పంచహోత్రా పశునుపసాదయతి సువర్గ్యో వై పంచహోతా యజమానః పశుః యజమానమేవ సువర్గం లోకం గమయతి గ్రహాం గృహీత్వా సప్తహోతారం జుహోతి ఇంద్రియం వై సప్తహోత ఇంద్రియమేవాత్మన్ ధత్తే యో వై చతుర్హోత్రేణను సవనం తర్పయతి త్రప్యతి ప్రజయా పశుభిః ఉపైనవం సోమపీఠో నమతి బహిష్పవమానే దశహోతారం వ్యాచక్షీత మాధ్యంజనే పవమానే చతుర్హోతారం ఆద్భవే పవమానే పంచహోతారం ఇదృయజ్ఞే షడ్భోతారం యజ్ఞాయజ్ఞయస్య స్తోత్రే సప్తహోతారం అనుసవనమే వేనాగస్తర్పయతి తృప్యతి ప్రజయా పశుభిః ఉపైనకం సోమపీఠో నమతి దేవాదై చతుర్హోద్రభిః సత్రమాసత వృద్ధి పరిమితం యశస్కామాః తే బ్రువన్ యన్నః ప్రథమం యశరుచ్ఛాత్ సర్వేషాన్నస్తత్సహాసదితి సోమశ్చతుర్హోత్రా అగ్నిః పంచహోత్రా ధాతా షడ్భోత్రా ఇంద్రః సప్తహోత్రా ప్రజాపతిర్దశహోత్రా తే షాగుం సోమగుం రాజానయ్యశ ఆర్చత్ తన్యకామయత తేనాపాక్రామత్ తేన ప్రళాయమచరత్ తమ్ దేవాః ప్రైషైః ప్రైషమైచ్ఛన్ తత్ప్రైషాణాం ప్రైషత్వం నిబిధ్యన్యవేదయన్ తన్నిమిదాన్నిమిత్వం ఆప్రీభిరాప్నువన్ తదాప్రీణామాప్రిత్వం తమఘ్నన్ తస్య యశోభ్యగృహత తే గ్రహ అభవన్ తద్గ్రహాణాం గ్రహత్వం యస్యైవం విదుషో గ్రహ గృహ్యంతే తస్య తేవ గృహేతాః తే బ్రువన్ యో వై నశ్రేష్ఠో భూత్ తమవధిష్మ పునరిమగం సువామః ఇతి తంఛందోభిరసువంత తచ్ఛందసాంఛందస్త్వాం సామ్నాసమానయన్ తత్సామ్నస్సామత్వాం ఉక్థైరుదస్థాపయన్ తదుక్థానాముక్థత్వాం నదేవం వేద ప్రత్యేవ తిష్ఠతి సర్వమాయురేతి సోమో వైయశః యేవం విద్వాన్ సోమమాగచ్చతి యశ ఏవైన మృజ్జతి తస్మాదాహుః యశ్చైవం వేదయశ్చ న తావుభౌ సోమమాగచ్చతః సోమో హి యశః తంతావయశరిచ్ఛతీత్యాహుః యః సోమే సోమం ప్రాహేతి తస్మాత్ సోమే సోమః ప్రోక్ష్యః యశ ఏవైన మృజ్జతి ఇదం వాగ్భేణైవ కించనాసీత్ నద్యౌరాసీత్ న పృథివీ నాంతరిక్షం తదస దేవ సంవలోకులు తస్యామితి తదతప్యత తస్మాత్తే పాదాద్ భూమో జాయత తద్భూయో తప్యత తస్మాత్తే పానాదగ్నిరజాయత తద్భూయో తప్యత తస్మాత్తే పానాజ్యోతిరజాయత తద్భూయో తప్యత తస్మాత్తే పానాదర్చిరజాయత తద్భూయో తప్యత తస్మాత్తే పానాన్మరీచయో జాయంత తద్భూయో తప్యత తస్మాత్తే పానాదుధారా అజాయంత తద్భూయో తప్యత తదభ్రమివ సమహన్యత తద్వస్తిమభినత్ స సముద్రో భవత్ తస్మాత్ సముద్రస్య న పిబంతి ప్రజననమివ హి మన్యంతే తస్మాత్ పశోర్జాయమానాదాపః పురస్తాద్యంతి తద్దశ హోతాన్వసృజ్యత ప్రజాపతిర్వైదశ హోత యేవం తపసో వీర్యం విద్వాగిస్తప్యతే భవత్యేవ తద్వా ఇదమాపస్ సలిలమాసీత్ సోరోదే ప్రజాపతిః సకస్మాగ్ని యద్యస్యాప్రతిష్ఠాయా ఇతి యదస్వవాపద్యత సా పృథివ్యభవత్ యద్యమృష్ట తదంతరిక్షమభవత్ యదూర్ధముదమృష్ట సాద్యౌరభవత్ యదరోదీత్ తదనయోరోదస్త్వాం య ఏవం వేద నాస్య గృహే రుదంతి ఏతద్వా ఏషాం లోకానాం జన్మ య ఏవమేషాం లోకానాం జన్మ వేద నైష లోకేష్వార్తిమార్చతి స ఇమాం ప్రతిష్టామవిందత స ఇమాం ప్రతిష్టాం యత్వా కామయత ప్రజాయేతి స తపోదప్యత సోంతర్వానభవత్ స దఘనాదసురానసృజత తేభ్యో మృణ్మయే పాత్రేన్న మజుహత్ యాస్య సా తనూరాసీత్ తామపాహత సా తమిశ్రాభవత్ సోకామయత ప్రజాయేతి స తపోదప్యత సోందర్వానభవత్ స ప్రజననాదేవ ప్రజా అసృజత తస్మాదిమా భూవిష్ఠాః ప్రజననాధ్యేనా అసృజత తాభ్యోదారుమజే పాత్రే ప్రజోదుహత్ యాస్య సా తనూరాసీత్ తామపాహత సా జ్యోత్స్నాభవత్ సోకామయత ప్రజాయేతి స తపోదప్యత సోందర్వానభవత్ స ఉపపక్షాభ్యామే వర్తో న సృజత తేభ్యో రజతే పాత్రే ఘృతమదుహత్ యాస్య సా తనూరాసీత్ తామపాహత సోహోరాత్రయో సంధిరభవత్ తోకామయత ప్రజాయేతి స తపోదప్యత సోహంతర్వానభవత్ సముఖాద్దేవాన సృజత తేభ్యో హరితే పాత్రే సోమమదుహత్ యాస్య సా తనోరాసీత్ తామపాహత తదహరభవత్ ఏతే వై ప్రజాపతేర్దోహాః య ఏవం వేద దుహ ఏవ ప్రజాః దివా వై నో భూదితి తద్దేవానాం దేవత్వం య ఏవం దేవానాం దేవత్వం వేద దేవమానేవ భవతి ఏతద్వా అహోరాత్రాణాం జన్మ య ఏవమహోరాత్రాణాం జన్మ వేద నాహోరాత్రేష్వార్థిమార్జతి అసతోధిమనోసృజ్యత మనః ప్రజాపతిమసృజత ప్రజాపతిః ప్రజా అసృజత తద్వా ఇదం మనస్యేవ పరమం ప్రతిష్ఠితం ఏతచ్చోవస్య సన్నామ బ్రహ్మ యుచ్ఛంతేవ్యుచ్ఛంతస్మైవస్య సేవస్య సేవ్యుచ్ఛతి ప్రజాయతే ప్రజయా పశుభిః ప్రపరమేష్ఠితమాత్రా మాప్నోతి య ఏవం వేద ప్రజాపతిరింద్రమసృజతాం చావరం దేవానాం త్వం ప్రాహిణోత్ పరేహి ఏతేషాం దేవానామధిపతిరేధీతి తమ్ దేవా అబ్రువన్ కస్త్వమసి వయం వై త్వచ్ఛ్రేయాగం సస్మయతి సోబ్రవీర కస్త్వమసి వయం వై త్వచ్ఛ్రేయాగం సస్మయతి మా దేవా అవోచన్మితి అథవా ఇదం తర్హి ప్రజాపతౌ హర ఆసీత్ యదస్మిన్నాదిత్యే తదేనమబ్రవీర్ ఏతన్మే ప్రయచ్ఛ అథాహమేతేషాం దేవానామధిపతిర్భవిష్యామీతి సోహగ్రస్యామిత్యబ్రవీత్ ఏతత్ ప్రదాయేతి ఏతత్స్యామిత్యబ్రవీత్ యదేతద్బ్రవీషీతి కోహవై నామ ప్రజాపతిః యేవం వేద విదురేనన్నాంనా తదస్మై రుక్మం కృత్వా ప్రత్యముంచత్ తతో వాయుంద్రో దేవానామధిపతిరభవత్ యేవం వేద అధిపతిరేవ సమానానాం భవతి సోమన్యత కిం కిం వా అకరమితి స చంద్రం ఆహరేతి ప్రాలపత్ తచ్చంద్రమసశ్చంద్రమస్వాం య ఏవం వేద చంద్రవానేవ భవతి తం దేవా అబ్రువన్ సువీర్య మర్యాదథా గోపాయతయితి తత్సూర్యస్య సూర్యత్వం య ఏవం వేద నైనం దభ్నోతి కశ్చనాస్మిన్ వా ఇదమింద్రియం ప్రత్యస్థాదితి తదింద్రస్యేంద్రత్వం య ఏవం వేద ఇంద్రిగావ్యేవ భవతి అయం వా ఇదం పరమో భోదితి తత్పరమేష్ఠినః పరమేష్ఠిత్వం య ఏవం వేద పరమామేవ కాష్ఠాం గచ్చతి తం దేవాః సమంతం పర్యవిశన్ వసవః పురస్తాద్ రుద్రాదక్షిణతః ఆదిత్యాః పశ్చాద్ విశ్వే దేవా ఉత్తరతః అంగిరస ప్రత్యంచం సాధ్యాః పరాంచం య ఏవం వేద ఉపైరగం సమానాః సంవిశంతి స ప్రజాపతిరేవ భూత్వా ప్రజా ఆవయత్ తా అస్మైనాతిష్ఠంతాన్నాద్యాన తాముఖం పురస్తాత్ పశ్యంతే దక్షిణతః పర్యాయం స దక్షిణతః పర్యవర్తయత తాముఖం పురస్తాత్ పశ్యంతే ముఖం దక్షిణతః పశ్చాత్పర్యాయం స పశ్చాత్పర్యవర్తయత తాముఖం పురస్తాత్ పశ్యంతే ముఖం దక్షిణతః ముఖం పశ్చాత్ ఉత్తరతః పర్యాయం స ఉత్తరతః పర్యవర్తయత తాముఖం పురస్తాత్ పశ్యంతే ముఖం దక్షిణతః ముఖం పశ్చాత్ ముఖముత్తరతః ఊర్ధ్వా ఉదాయం స ఉపరిష్టాన్యవర్తయత తాః సర్వతో ముఖో భూత్ప్రావయత్ తతో వై తస్మై ప్రజా అతిష్ఠంతాన్నాద్యాయ యదేవం విద్వాన్ పరిచవర్తయతే నిచ ప్రజాపతిరేవ భూత్వా ప్రజా అత్తి తిష్ఠంతే స్మై ప్రజా అన్నాద్యాయ అన్నాద ఏవ భవతి ప్రజాపతిరకామయత బహోర్భూయాన్ స్యామితి స ఏతం దశహోతారమపశ్యత్ తం ప్రాయంత తస్య ప్రయుక్తి బహోర్భూయానభవత్ యః కామయేత బహోర్భూయాన్ స్యామితి స దశహోతారం ప్రయంజీత బహోరేవ భూయాన్ భవతి సో కామయత వీరో మహాజాయేతేతి స దశహోతశ్చతుర్హోతారం నిరమిమీత తం ప్రాయుంత తస్య ప్రయుక్తీంద్రో జాయత యః కామయేత వీరో మహాజాయేతేతి స చతుర్హోతారం ప్రయంజీత ఆస్య వీరో జాయతే సో కామయత పశుమాన్ స్యామితి స చతుర్హోతః పంచహోతారం నిరమిమీత తమ్ ప్రాయుంక్త తస్య ప్రయుక్తి పశుమానభవత్ యః కామయేత పశుమాన్ స్యామితి స పంచహోతారం ప్రజంజీత పశుమానేవ భవతి సో కామయ కర్తవో మే కల్పేరన్నితి స పంచహోతః షడ్హోతారం నిరమిమీత తమ్ ప్రాయుంక్త తస్య ప్రయత్కృతవోస్మాకల్పమన్వ యః కామయే తర్తవో మే కల్పేరన్నితి స షడ్ధోతారం ప్రజంజీత కల్పంతే స్మా ఋతవః సో కామయత సోమపః సోమయాజీ స్యాం ఆమే సోమపః సోమయాజీ జాయేతేతి స షడ్ధోతః సప్తహోతారం నిరమిమీత తమ్ ప్రాయుంక్త తస్య ప్రయుక్తి సోమపః సోమయాజ్యభవత్ ఆస్య సోమపః సోమయాజ్య జాయత యః కామయేత సోమపః సోమయాజీ స్యాం ఆమే సోమపః సోమయాజీ జాయేతేతి స సప్తహోతారం ప్రయంజీత సోమప ఏవ సోమయాజీ భవతి ఆస్య సోమపః సోమయాజీ జాయతే స వా ఏష పశుః పంచధా ప్రతిష్ఠతి పద్భ్యర్ముఖేన తే దేవా పశోన విత్వా స్వర్గం లోకమాయన్ తే ముష్మిన్ లోకే వ్యక్షుభ్యన్ తే బ్రువన్ అమృతః ప్రదానం వా ఉపజిజీవిమేతి తే సప్తహోతారం యజ్ఞం విధాయాస్యం ఆంగేరసం ప్రాహిణ్వన్ ఏతేనామత్ర కల్పయేతి తస్య వా ఇయం గ్లప్తిః యదిదం కించ యదేవం వేద కల్పతే స్మై సవా అయం మనుష్యేషు యజ్ఞః సప్తహోత అముత్ర సద్భ్యో దేవేభ్యో హవ్యం వహతి యదేవం వేద ఉపైనం యజ్ఞో నమతి యో వై చతుర్హోత్రణాన్ నిదానం వేద నిదానవాన్ భవతి అగ్నిహోత్రం వేదశ హోతుర్నిదానం దర్శపూర్ణమాసౌ చతుర్హోతుః చాదుర్మాస్యాని పంచహోతుః పశుబంధ షడ్హోతుః సౌమ్యాధ్వర సప్తహోతుః ఏతద్వై చతుర్హోతృణాం నిదానం య ఏవం వేద నిదానవాన్ భవతి. ఓం ఇతి ద్వితీయాష్టకే ద్వితీయ ప్రశ్నః సమాప్తః.